Book 2 52 52 في المتجر Department store لو هل نذهب إلى متجر؟ منم ఒక department store కి వెళ్దామా? ينبغي أن أتسوق. నేను షాపింగ్ కి వెళ్ళాలి. أريد شراء الكثير. నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది. أين اللوازم المكتبية؟ కార్యాలయ సామగ్రికి సంబంధించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? أحتاج لظروف وورق خطابات. నాకు ఎన్వలప్ మరియు లేఖన సామగ్రి కావాలి. أحتاج لأقلام حبر جاف وأقلام تعليم. నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి. أين الأثاث؟ గృహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? أحتاج إلى دولاب وأدراج. నాకు ఒక కప్పుల అల్మారా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మారా కావాలి. أحتاج إلى مكتب وأرفف. నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే అల్మారా కావాలి. أين لعب الأطفال؟ ఆట వస్తువులు ఎక్కడ ఉన్నాయి? أحتاج إلى لعبة عروسة ولعبة دب. నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడీ బేర్ కావాలి. أحتاج إلى كرة قدم وشطرنج. నాకు ఒక ఫుట్బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి. أين أدوات العدة؟ సాధనాలు ఎక్కడ ఉన్నాయి? أحتاج إلى شاكوش وكماشة. నాకు ఒక సుత్తి మరియు ఫ్లయర్ల జత కావాలి. أحتاج إلى دريل ومفك. నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. أين المجوهرات؟ నగల విభాగం ఎక్కడ ఉంది? أحتاج إلى سلسلة وسوار. నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్లెట్ కావాలి. أحتاج إلى خاتم وحلق. నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవిరింగులు కావాలి.